पापा लाली जन्म के लाली प्रेम के लाली पाड़ना तियगाओ पापा लाली जन्म के लाली प्रेम के लाली पाड़ना ओ पापा लाली गालिने तोरना जालिगा नी सौवडे सन्नगा उंडालनी कोरना गुंडेने कोरिका कललारनि पसि पापा तलवाल्चिन ओडिलो తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కను పాపలకిది నా మనవి ఓ పాపలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా పాపా లాలి గాలిలో తేలిపో వెళ్ళిపో కోయిలా పాడవే నా పాటని తీయని తేనెలే చల్లిపో ఇరు సందెలు కదలాడే ఎదవూయల ఒడిలో నయేరునాల పాటే వినిపించని గదిలో చలియడకు సిరి వెన్నెలకిది నా మనవి ఓ పాపనాలి జన్మకేలాలి ప్రేమకేలాలి పాడనాతీయగావు పాపలాలి జన్మకేలాలి ప్రేమకేలాలి పాడనా ఓ పాపలాలి